విశ్వాహ్యమాయ పాజయంత దానాయ సమేధేమాయ ఆయేనాయ ప్రాయ అగ్నాయ పరాతాయ ఆ పదాయ హే పాదారాగ్రాయే పురా భద్రా అగ్రే భద్రాయ సమాప్తం బహుసామి పర్వ ప్రారంభ. ఓం తత్సవః గాయ స్వదా ఇంద్రా ఓదగా దోరాయ తార్వాహం Yeah.